అని బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలు దేవిని స్తుతించి అనేక విధముల పూజించిరి. దేవి అప్పుడు సంతోషించెను. పరదేవత ప్రసన్నురాలై వేదములను తెచ్చి బ్రాహ్మణులకిచ్చి ఇట్లు పలికెను, ఈ వేదములు నా శరీరము వంటివి, వీటిని భద్రముగా రక్షించుకొనుడు. వీటిని కోల్పోయినందువలన ఎట్టి అనర్థము సంభవించునో ఇప్పుడే మీరు చూచితిరి కదా. నన్ను నిరంతరము పూజించినప్పుడు సేవింపుడు మీ మేలు కోరిన నేను చెప్పుచున్నాను. ఈ ఉత్తమ దివ్య మాహాత్మ్యమును మీరు పఠించుచుండు, దానివలన నేను సంతోషించి మీ కోరికలను తీర్చుచుండెదను. దుర్గమాసురుని సంహరించినందువలన ఏర్పడిన దుర్గానామమును శతాక్షీనామమును ఉచ్చరించినవాడు మాయను దాటి పరమ పదమును చేరగలడు అని పలికి సచ్చిదానంద స్వరూపిణి ఎల్లవారికి సంతోషము కలిగించుచు దేవతలందరూ చూచుచుండగనే అంతర్ధానము చెందెను. ఈ విధముగా పరమ కళ్యాణకారకమగు శ్రీదేవి మాహాత్మ్యమును గూర్చిన కథ రహస్యమైనను నీకు వివరించినాను. దీనిని ప్రయత్నముతో రహస్యముగా నుంచుము. ఎవడీ శ్రీదేవి పరమాధ్యాయమును విశ్వాత్మ భావముతో భక్తి శ్రద్ధలతో వినులో వాడి లోకమున కోరికలనన్నిటినీ తీర్చుకొని పిమ్మట శ్రీదేవియుండు లోకమునకేగి నిత్యము పరమ బ్రహ్మను అనుభవింపగలడు. ఇందులకే మాత్రము సంశయము లేదు. శ్రీదేవి గీతలు. జనమేజయుడు వేదవ్యాసునిట్లు ప్రశ్నించెను, మహర్షి గౌరీలక్ష్మి సరస్వతులను వరుసగా శివ విష్ణు బ్రహ్మలకు సహధర్మచారిణులుగా పరదేవత ఇచ్చినట్లు చెప్పితివిగదా. గౌరీలక్ష్ములకు మరల కన్యాభావమెట్లు సంప్రాప్తమైనదో తెలియటలేదు. ఈ సంశయమును తీర్చుమని అడిగెను. వ్యాసుడు సమాధానము ఇట్లు చెప్పనారంభించెను, ఓయి శ్రీదేవి భక్తుడవగు, నీకు చెప్పరాని రహస్యము లేదు, వినుము. శ్రీ పరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తులకిచ్చెను. ఆనాటి నుండి త్రిమూర్తులు తమ తమ సృష్ట్యాది కార్యములు కొనసాగించిరి. పూర్వము హలాహలులను రాక్షసులు గొప్ప పరాక్రమవంతులై యుండిరి. వారు బ్రహ్మవర ప్రభావమున బలిసి కైలాస వైకుంఠములపై దాడి చేసిరి. హరిహరులు ఆ రాక్షసులతో యుద్ధమునకు సిద్ధపడిరి. వేల సంవత్సరములు ఘోరమోగువారి యుద్ధము కొనసాగినది. దేవదానవ సేనలలో హాహాకారములు మిన్నుముట్టినవి. హరిహరులు రాక్షసులనెందరినో సంహరించిరి. వారింట్లకు వెళ్లి తమ తమ భార్యల వద్ద రాక్షసులను మేమే మా బలముతో సంహరించితిమని గొప్పలు చెప్పుకొనగా వారి స్వాభిమానమునకు లక్ష్మి గౌరీ ఇరువురు పరిహాసముగా నవ్విరి. హరిహరులకు వారి నవ్వు వలన కోపము కలిగెను కనుక అవమానకరముగా మాట్లాడిరి. ఆ కారణముచే లక్ష్మీగౌరులంతర్ధానము చెందిరి. లక్ష్మీగౌరులను అవమానించుటచే హరిహరులు తేజస్సును శక్తిని కోల్పోయిరి. బ్రహ్మ వారిరువురను చూచి హరిహరులు కార్యదక్షత లేనివారుగా కనిపించుచున్నారేమి అని ఆశ్చర్యము చెంది దేవతలలో ప్రముఖులైన వీరు శక్తిహీనులగుటకు కారణమేమి, ఇందుకు ప్రతిక్రియ ఎట్లు చేయవలెను అని కన్నులు మూసికొని ధ్యానించెను. పరదేవత యొక్క కోపము చేతనే ఇట్లు జరిగినదని గ్రహించి వారిరువురి పనులను తానే చక్కబెట్టుచుండెను. మరియు హరిహరుల మేలు కోరి ధర్మాత్ముడగు బ్రహ్మ తన కుమారులగు మన్వాదులను సనకాదులను గూడా ఆహ్వానించెను. వారు వచ్చి బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ వారితో ఇట్లనెను, నేననేక కార్యములలో మునిగియుండి తపస్సు చేయజాలకున్నాను. హరిహరులిరువురును దేవీ కోపమునకు గురి అయి శక్తిహీనులుగానున్నారు. ఆమె సంతోషించుటకే జగద్భారమునంతను నేనే మోయవలసి వచ్చినది. కనుక మీరు ఏకాంత భక్తితో అత్యద్భుతముగా తపస్సు చేసి పరాంబికను సంతోషపెట్టుడు. తద్వారా హరిహరులు మరల శక్తియుక్తులగునట్లు చేయుడు. మీ కీర్తి వర్ధుల్లగలదు. ఆ గౌరీలక్ష్ములు ఎవని ఇంట జన్మింతురో ఆ వంశము మిక్కిలి పవిత్రము. కన్న తల్లిదండ్రులు ధన్యజీవులు అని పలుకగా దక్ష ప్రజాపతి మొదలగు వారెల్లరును నిర్మలమైన మనస్సుతో జగదంబనారాధింప వనములకు వెళ్ళిరి. వారందరును హిమాలయ వనములకు వెళ్ళి మాయాబీజ జప పరాయణులై నిశ్చలముగా తపస్సునారంభించిరి. చిరకాలము వారు ధ్యానించగా శ్రీదేవి అనుగ్రహించి వారికి దర్శనమిచ్చెను. ఆ సచ్చిదానంద స్వరూపిణి దయారస ముప్పొంగ నాలుగు చేతులతో పాశాంకుశ వరాభయ ముద్రలు ధరించెను. లోకములనన్నిటినీ పరిపాలించు జగజ్జనని చూచి నిర్మల మనస్సు గల మహర్షులు దేవినిట్లు స్తుతించిరి. ఓ వైశ్వానర రూపిణి, ఓ విశ్వరూపిణి, నీకు మా ప్రణామములు. ఏచిద్రూపిణియందు లింగదేహములన్నీయు నిండియున్నవో ఆ సూత్రాత్మ స్వరూపిణికి జలస్వరూపిణికి మా నమస్కారములు. సమస్త శరీరములందు అవ్యాకృత రూపిణి, ప్రాజ్ఞస్వరూపిణి, ప్రత్యక్ష రూపిణియునగు బ్రహ్మమూర్తికి మా ప్రణామములు. ఆ తల్లిని ఎల్లప్పుడూ స్తుతింపుము అని దక్షాదులు దేవి పాదములకు ప్రణమిల్లిరి. అప్పుడు శ్రీదేవి ప్రసన్నయై వారితో ఇట్లనెను, ఓ మహాత్ములారా, నేను వరములనిచ్చుదానను, ఏదేని వరము కోరుకొనుడు అనగా వారు హరిహరులకు మేలు చేకూరవలెనని కోరిరి. హరిహరులు మరల తమ తమ శక్తులను కలిగియుండవలెనని వారు కోరిరి. అప్పుడు దేవి, నా శక్తుల నవమానించుట వలననే హరిహరులు ఇట్టి దురవస్థకు గురి అయిరి. ఇట్టి అపరాధమునిక ముందెన్నడును ఎవ్వరునూ చెయ్యరాదు. ఇప్పుడు నా దయాలేశము వలన వారి శరీరములకారోగ్యము చేకూరగలదు. ఆ ఇరువురు శక్తులలోనొకతే నీ ఇంట మరియొకతే క్షీరసాగరమునను జన్మించగలరు. హరిహరులు నా ప్రేరణ చేత మరల వారిని పొందగలరు. నా ముఖ్యమంత్రము మాయాబీజము, అది నాకత్యంత ప్రియమైనది. కనుక నా విరాట్ స్వరూపమునుగాని ఈ త్రిభువనేశ్వరి స్వరూపమునుగాని ధ్యానింపవలయ్యును. లేక సకల లోకముల నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైన ధ్యానింపవలయ్యును అని పలికెను. దేవి అంతర్ధానము చెందెను. పిమ్మట దక్షాదిమునులు బ్రహ్మను చేరి జరిగిన వృత్తాంతమంతయు బ్రహ్మకు తెలియజేసిరి. హరిహరులు శక్తిమంతులై మరల తమ తమ కార్యములను నిర్వహింపగలిగిరి. ఆనాటి నుండి హరిహరులు పరాంబదయ వలన గర్వము విడిచి శాంతితో నుండిరి. తరువాత దేవి దక్షునింట నవతరించెను. దేవదుందుభులు మ్రోగినవి, పుష్పవర్షము కురిసెను. సర్వమంగళగా అవతరించుటచే సర్వత్ర మంగళములు సంభవించినవి. జ్ఞానులామెను సతీ అని పిలిచిరి. ఆ దక్షుని కూతురు మరల శివునకే ఈయబడెను. ఆ దక్షాయణి దక్షుని అపరాధముచే దైవయోగమున అగ్నిలో దుమికెను. ఆమె యజ్ఞికాహుతి అయ్యెను. అంతట శివుడు విరహాతురుడై జపధ్యాన సమాధులతో కాలము గడుపుచుండెను అని వ్యాసమహర్షి చెప్పగా జనమేజయుడు, సిద్ధ పీఠములననేవి? అవి ఎన్ని? వాటి పేర్లేవి? అచటి దేవతల పేర్లను కూడా వినగోరుచున్నానని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను.